కృష్ణ యజుర్వేదాంతర్గత 13 తైత్తిరీయోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 2వ అధ్యాయము ఆనందవల్లి 2వ అధ్యాయము ఆనందవల్లి 1వ అనువాకము. ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. 1 హరియః ఓం. సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధితమస్తు మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ఓంకార స్వరూపుడగు హరిని స్మరిస్తున్నాము. శిష్య ఆచార్యులమగు మా ఇరువురిని అవతూ పరమాత్మ రక్షకులే ఉండెదరుగాక. మా ఇరువురిని పరబ్రహ్మము పరిపాలించునుగాక. ఉత్తముడగు రాజు ప్రజలను సంరక్షించు రీతిగా మమ్ములను కాపాడునుగాక. బ్రహ్మవిద్య మా ఇరువురి బుద్ధిని తేజోవంతము చేయునుగాక. మేము వీర్యవంతులమై ఈ బోధ కార్యక్రమమును నిర్వర్తించదముగాక. తేజవంతమగు ఆత్మ విద్య అధితమస్తు మాచే అధ్యయనము చేయబడునుగాక. గురువు శిష్యులమగు మేము ఒకరికొకరము ప్రేమించుకొనెదముగాక. ద్వేషించుకొనకుండెదముగాక. శాంతి సర్వత్రా పరిఢవిల్లునుగాక. ఉపనిషత్ సరసంగ్రహ. ఓం బ్రహ్మవిదాప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. 2 బ్రహ్మవిత్ ఆప్నోతి పరం తత్ ఏషా అభ్యుక్త సత్యం జానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మవేత్త పరబ్రహ్మమును పొందగలడు. పరబ్రహ్మతత్వమే తానే ప్రకాశించగలడు. అట్టి బ్రహ్మము గురించి ఇప్పుడు మనము చెప్పుకొనుచున్నాము. బ్రహ్మము అనగా కింతత్ బ్రహ్మ సత్యం సత్యస్వరూపము యం సత్ ఏదైతే స్వతహగానే ఉనికి ప్రేజెన్స్ కలిగియున్నదో అది సత్తు. బ్రహ్మమునకు వేరైనదంతా అసత్తు. జ్ఞానం ఎరుక ఎరుగబడుచున్నది. ఎరుగువాడు కూడా తానే అయినట్టి కేవల జ్ఞానస్వరూపము. అబ్సొల్యూట్ అవేర్నెస్ అనంతం. అది ఎరుగబడే దేనిచేతను? ఈ విశ్వము అంతరంగము అహం మొదలైన వాటిచేత పరిమితమైనది కాదు. అపరిమితము ఆది అంతరహితము. నో బిగినింగ్ నో ఎండ్ వేదజుల హృదయ గుహలలో సుస్పష్టంగా ప్రకాశిస్తున్న పరమాకాశము. సోస్నుతే సర్వాన్ కామాన్సహ బ్రహ్మణ విపశ్చితేతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశద్వాయుః వాయురగ్నేః అగ్నేరాపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధిభ్యోన్నం అన్నాత్ పురుషః సో అస్నుతే సర్వాన్ కామాన్ తు సహ. 3 బ్రహ్మణ విపశ్చితే ఇతి తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశః సంభూతః ఆకాశాత్ వాయుః వాయోః అగ్నేః అగ్నేః ఆపః అభ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధిభ్యో అన్నం అన్నాత్ పురుషః. అట్టి బ్రహ్మమును ఎవ్వరైతే బుద్ధగుహయందు అవ్యాకృతము నోన్ ఎక్స్టెండెడ్ ఔట్వర్డ్ ప్లెస్డ్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్ పరము శ్రేష్టము అయినట్టి హృదయాకాశమునందే ఏర్పడి ఉన్నది అని దర్శిస్తాడో అట్టి విపశ్చిత్తు విశేషణ పశ్చిత్ సత్యజ్ఞానానంత బ్రహ్మ దార్శనికుడు. తాను కోరుకొను సర్వము తనేందే పొందుచున్నాడు. తానే బ్రహ్మమై బ్రహ్మమగు సర్వము పొందుచున్నాడు. ఎందుకంటే అటువంటి బ్రహ్మమే అయి ఉన్న అఖండమగు ఆత్మ నుండియే ఈ ఆకాశాది సమస్తము బయల్వెడలుచున్నాయి. కాబట్టి సత్యజ్ఞానానంత స్వరూపమగు ఆత్మ నుండి శబ్దము గుణముగా కలిగి సర్వమునకు అవకాశము ప్రసాదిస్తున్న ఆకాశము పుట్టుచున్నది. అట్టి శబ్దగుణ సమాన్వితమగు ఆకాశము నుండి శబ్దస్పర్శ అను రెండు గుణములు కలిగియున్న వాయువు జనిస్తోంది. స్పర్శస్పందన అట్టి వాయువు వలన శబ్ద స్పర్శ రూపములు అనే మూడు ధర్మములు లేక గుణములు కలిగియున్నవు అగ్ని పుట్టుచున్నది. అగ్ని ఫోర్మ్ లైట్ అండ్ హీట్ అట్టి శబ్ద స్పర్శ రూప సమన్వితమగు అగ్ని నుండి శబ్ద స్పర్శ రూప రసములు అనే నాలుగు ధర్మములు గుణములు గలవు జలము పుట్టుకొస్తోంది. జలము ఫ్లో అట్టి నాలుగు గుణముల సమన్వితమైన జలము లేక ఉదకము నుండి శబ్ద స్పర్శ రూప రసగంధ గుణములతో కూడిన పృథివీయు జనిస్తోంది. పృథివీ సోలిడ్ అట్టి భూమి నుండి ఆహార ధాన్యములు అపరములు పూలు పళ్ళు రూపమగు ఔషధులు వనస్పతులు పుట్టుచున్నాయి. వృక్ష సంపద వస్తోంది. బేసిక్ మటీరియల్ ఫోర్ ఫిజికల్ ఫర్మేషన్స్ ఔషధుల నుండి అన్నము ఆహారము జనిస్తోంది. అన్నము నుండి పురుషుడు జీవుడు భౌతికంగా రూపుదిద్దుకొనుచున్నాడు. అన్నము ఓల్ దాట్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్. సవా ఏష పురుషోన్నరసమేహ తస్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్ఛం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి ఒకటి ఇతి ప్రథమోనువాకః. నాలుగు సవా ఏష పురుషో అన్నరసమయః తస్య ఇదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయం ఉత్తరః పక్షః అయం ఆత్మా ఇదం పుచ్ఛం ప్రతిష్ఠ తత్ అపి ఏష శ్లోకో భవతి. అట్టి ఈ పురుషుడు అన్నము నుండి జనించు రేతస్సురూపుడై ఉన్నాడు. రసమయుడగు ఆతనికి ఇది శిరస్సు, ఇది కుడి చేయి విభాగము, ఇది ఎడమ చెయ్యి విభాగము మొదలైనవి ఏర్పడెనవగుచున్నాయి. అట్టి ఈ పురుషునిగా దేహముగా ఆత్మయే ప్రతిష్ఠితమయ్యున్నది. ఆత్మచేతనే చేతనమగుచున్నది. ఇంకా కూడా ఇట్లా గానం చేయబడుతోంది. రెండవ అధ్యాయము ఆనందవల్లి రెండవ అనువాకము పంచకోశో వివరణం. అన్నాద్వై ప్రజాః ప్రజాయంతే యాః కాశ్చ పృథివీశ్రితా అథో అన్నేనైవ జీవంతి అథైనదపి యంత్యంతతః అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వై తేన్నమాప్నువంతి యేన్నం బ్రహ్మోపాసతే అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాద్ భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యతా ఇతి తస్మాద్వా ఏతస్మాదన్నర్ సమయత్ అన్యంతర ఆత్మా ప్రాణమయః తేనేష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య ప్రాణ ఏవ శిరః వ్యానో దక్షిణః పక్షః అపాన ఉత్తరః పక్షః ఆకాశ ఆత్మా పృథివీ పుచ్ఛం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి ఒకటి ఇతి ద్వితీయోనువాకః. ఒకటి అన్నాత్వై ప్రజాః ప్రజాయంతే యాః కాశ్చ పృథివీం శ్రితాః అథో అన్నే నైవ జీవంతి అథయనత్ అపియంతి అంతతః అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వ ఔషధం ఉచ్యతే సర్వం వైతే అన్నం ఆప్నువంతి యే అన్నం బ్రహ్మోపాసతే అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వ ఔషధం ఉచ్యతే. ఒకటి, అన్నమయం. యాహ కాహ చాప్యేయవతే ఈ భూమిని ఆశ్రయించి ఉన్నాయో అట్టి స్థావర జంగమాత్మకమైనవి అన్నీ కూడా సమస్త దేహములు కూడా అన్నరసము నుండే పుట్టుచున్నాయి, అన్నమును ఆశ్రయించియే రూపము పొందుచున్నాయి, అంతేకాకుండా అన్నము చేతనే జీవిస్తున్నాయి, ప్రాణములు ధరించి వృద్ధి పొందుచున్నాయి, చివరికి అన్నరసమునందే లయమును పొందటం జరుగుతోంది. అందుచేత అన్నమే సర్వజీవులకు అత్యంత ప్రాముఖ్యము, జ్యేష్ఠము. సర్వులకు అన్నము ఔషధము అని చెప్పబడుతోంది. అన్నం బ్రహ్మ అని ఆహారమును పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసిస్తారో వారు అన్నము వలన సర్వము పొందుచున్నారు. అన్నమే సర్వజీవులకు జ్యేష్ఠము అయి ఉండటం చేత అన్నము సర్వులకు ఔషధముగా స్తోత్రము చేయబడుచున్నది. ఆకలి అనే వ్యాధికి ఔషధము అన్నమే. రెండు, అన్నాత్ భూతాని జాయంతే జాతాని అన్నేన వర్ధంతే అద్యతే అత్తి చ భూతాని తస్మాత్ అన్నం తత్ ఉచ్యత ఇతి. తస్మాత్ వా ఏతస్మాత్ అన్నరసమయత్ అన్యో అన్యే అంతర ఆత్మ ప్రాణమయః హో తేనేషా తేనైవ పూర్ణః హో సవా ఏష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధః హో. అన్నము చేతనే భూతజాతమంతా జనిస్తోంది, వృద్ధి చెందుతోంది కూడా. అన్నమే సర్వభూతజాలముచే భక్షించబడి పరిశోపకముగాగుచున్నది. అందుచేత ఈ భౌతిక దేహములన్నీ అన్నమయమే, అన్నరూపమే, అన్నరస ప్రదర్శనమే అని స్తుతి చేయబడుతోంది. రెండు, ప్రాణమయం. ఆత్మకు అంతరమున అన్నము అన్నమునకు వేరుగా ప్రాణమయమగు ఆత్మ ఉన్నది. అది అన్నమయాత్మను తనేందు పూర్ణముగా ధరించినదై ఉన్నది. తైత్తరీయోపనిషత్తన్నమయం ప్రాణమయం. ప్రాణమయాత్మ చేత అన్నమయాత్మ పూర్ణమయ్యున్నది కూడా. ప్రాణమయాత్మ యొక్క పురుషకారమే, ఫంక్షనల్ ఫీచర్ అన్నమయముగా అన్వయము అగుచున్నది. అందుచేత ప్రాణమయాత్మను పురుష విధుడు అని కూడా అంటారు. మూడు, తస్య ప్రాణ ఏవ శిరః వ్యానో దక్షిణః పక్షః అపాన ఉత్తరః పక్షః ఆకాశ ఆత్మ పృథివీ పుచ్ఛం ప్రతిష్ఠ తదపి ఏష శ్లోకో భవతి. అట్టి ప్రాణమయాత్మకు ప్రాణము శిరస్సు, ముఖము నుండి ముక్కు నుండి లోనికి వెళ్ళిచుండు వాయు రూప ప్రాణము విశిరస్సు. వ్యానవాయువు దక్షిణ కుడి బాహువు, అపానవాయువు ఎడమ బాహువు లేక ఎడమ లెఫ్ట్ చేయి. ఆకాశమంతా నిండియున్న సమాన వాయువు ఆత్మ. మధ్యభాగము పృథివీ భూమి ఆధార విభాగము స్వచ్ఛము గా ప్రతిష్ఠితమగుచున్నది. అది శ్లోకంగా గానము చేయబడుచున్నది, ఉపాసించబడుతోంది. రెండవ అధ్యాయము ఆనందవల్లి. మూడవ అనువాకము, ప్రాణం దేవా అను ప్రాణంతి మనుష్యాః పశవశ్చయే ప్రాణో హి భూతానామాయః తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవ త ఆయుర్యంతి యే ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి. తస్యేష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయత్ అన్యంతర ఆత్మా మనోమయః తేనేష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య యజురేవ శిరః రుగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా అథర్వాంగిరసః పుచ్ఛం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి ఒకటి ఇతి తృతీయోనువాకః ఒకటి ప్రాణం దేవాను ప్రాణంతి మనుష్యాః పశవశ్చ యే ప్రాణో హి భూతానాం ఆయుః తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే సర్వమేవ త ఆయుర్యంతి యే ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానాం ఆయుః హో తస్మాత్ సర్వాయుషం ఉచ్యత ఇతి తస్య ఏష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య అగ్ని మొదలైన దేవతలంతా ప్రాణచైతన్య ప్రదర్శనమగు వాయు చలనమును అనుసరిస్తూ వారివారి కర్మలు నిర్వర్తిస్తున్నారు. అనగా ఇంద్రియములు ప్రాణశక్తిచే చలిస్తూ వర్తిస్తున్నారు. మనుష్యులు పశువులు తదితర జీవజాలమంతా ప్రాణశక్తిచేతనే జీవితం యొక్క ఆయుష్ను పొందుచున్నాయి. అందుచేత ప్రాణమయ కోశమును సర్వాయుషము అని పిలుస్తూ ఉంటారు. జీవుల ఆయుష్షు లేక జీవనము ను ఆయుష్మంతము చేయుచున్నది ప్రాణశక్తియే. ఏ ప్రాణతత్వము సర్వజీవుల ఆయురూపమై ఉన్నదో సర్వజీవులు ప్రాణతత్వ స్వరూపమేనని ప్రియరూపమని దర్శించబడుచున్నదో ఆ ప్రాణశక్తి యొక్క పూర్వస్వరూపమే ఆత్మ. ఆత్మ నుండియే ఆత్మకు అభిన్నమై ప్రాణశక్తి ప్రవర్తమానము క్రియమానము అగుచున్నది. దేహములో అన్నమయ శరీరములో ప్రదర్శనమగుచున్న ప్రాణమయుడు ఆత్మయే. రెండు తస్మాత్ వా ఏతస్మాత్ ప్రాణమయత్ అన్యో అంతర్ ఆత్మ మనోమయః తే న ఏష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః ధి తస్య యజురేవ యజురివ శిరః రుక్ దక్షిణః పక్షః సామా ఉత్తరః పక్షః ఆదేశ ఆత్మా అథర్వా అంగిరసః పుచ్ఛం ప్రతిష్ఠ తదపి ఏష శ్లోకో భవతి. మూడు మనోమయము అట్టి ప్రాణమయాత్మకము కంటే వేరే ఆత్మయందు మనోమయాత్మ స్వరూపుడు తనేందు ప్రాణమయాత్మచే పూర్ణుడై ఉన్నారు. ప్రాణమయాత్మకు అంతరమున ఉండి మనోమయాత్మ ప్రాణమయముచే పూర్ణమయ్యున్నది. ప్రాణమయ పురుషుని అంతరమున గల మనోమయ పురుషుడే ప్రాణమయ పురుషత్వమును తన ఆకారముగా కలిగి ఉన్నారు. మనోమయుడు అనబడుచున్నాడు. అట్టి మనోమయ పురుషునికి యజుర్వేదేజస్సులు శిరస్సు ఋగ్వేదృక్కులు దక్షిణ భాగము సామవేదస్తుతులు గానములు ఉత్తర భాగము బ్రహ్మము గురించి వివరించు బ్రాహ్మణములు పుచ్ఛము అనగా ఆత్మ గురించి చెప్పు మహావాక్యములు ఆదేశములు అథర్వణ వేదము అంగిరస్సులగు ఋషుల ప్రవచనములు పృచ్ఛికాకృతి నిలపటానికి ఆధారము. పై విధముగా గానము చేయబడుచున్నది ప్రస్తుతించబడుచున్నది. రెండవ అధ్యాయము ఆనందవల్లి నాలుగవ అనువాకము యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యేష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాన్మనోమయత్ అన్యంతర ఆత్మా విజ్ఞానమయః తేనేష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణః పక్షః సత్యముత్తరః పక్షః యోగ ఆత్మా మహః పుచ్ఛం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి ఒకటి ఇతి చతుర్థోనువాకః ఒకటి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచన ఇతి తస్య ఏష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ మనోమయ అన్యో అంతర ఆత్మా విజ్ఞానమయః తేన ఏష పూర్ణః సవా ఏష పురుష విధ ఏవ ఏ కేవలి స్వస్వరూపము నుండి వాక్కులు మనస్సుతో సహాచప్పుటకు చేతకాక వెనుకకు మరలుచున్నాయో అట్టి కేవలానందానుభూతియగు బ్రహ్మము గురించి ఎరిగిన ఆత్మతత్వజుడగు విద్వాంసుడు తానే తత్ ఆత్మ తత్సత్యము తత్సర్వము గుటచే ఇక దేనికి భయమును పొందడు. ప్రాణాత్మ శరీరమునకు మునుముందుగానే ఉన్నట్టిది మనోమయాత్మ. నాలుగు విజ్ఞానమయాత్మ. అట్టి మనోమయాత్మకు అంతరముగా మనోమయ పురుషునకు వేరే విజ్ఞానమయాత్మ విజ్ఞానమయ పురుషుడు ఉన్నది. అట్టి విజ్ఞానమయాత్మ చేతనే మనోమయాత్మ పూర్ణమయ్యున్నది. విజ్ఞానమయాత్మ పురుషుని పురుషకారమే మనస్సు. రెండు తస్య పురుష విధత అన్వయం పురుష విధః తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణః పక్షః సత్యం ఉత్తరః పక్షః యోగ ఆత్మ మహః పుచ్ఛం ప్రతిష్ఠ తదపి ఏష శ్లోకో భవతి. మనస్సు యొక్క పురుషవిధత్వము యొక్క అన్వయముచే విజ్ఞానమయ పురుషవిధము గుర్తించబడుతోంది. ఆలోచనకు మునుముందే ఏది ఆలోచించాలి అనుధీశక్తి ఉండాలి కదా. అట్టి వివేచన నిర్ణయములు నిర్వహించు పురుషకారము ఈ విజ్ఞానమయాత్మ. అట్టి విజ్ఞానమయాత్మ పురుషునకు శ్రద్ధ అటెన్షన్ కాన్సంట్రేషన్ శిరస్సు ఋతము రుక్కులు దక్షిణ పక్షము సత్యము ఉత్తర విభాగము యోగము ఆత్మ మహత్తత్వము నేను పను స్వభావము ప్రతిష్ఠితమగు పుచ్చము బాగ్గెజ్ వెర్ ఇట్ ఈజ్ ప్లెస్. ఈ విధంగా సత్యదస్సులచే గానము చేయబడుతోంది. రెండవ అధ్యాయము ఆనందవల్లి ఐదవ అనువాకము. విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవాః సర్వే బ్రహ్మ జ్యేష్ఠముపాసతే విజ్ఞానం బ్రహ్మ చేద్వేద తస్మాచ్చేన్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్యేష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాద్ విజ్ఞానమయత్ అన్యంతర ఆత్మానందమయః తేనేష పూర్ణః సవా ఏష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మా బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి ఒకటి ఇతి పంచమోనువాకః. ఒకటి విజ్ఞానం యజ్ఞం తనుతే కర్మాణి తనుతేపి చ విజ్ఞానం దేవాః సర్వే దేహః సర్వే బ్రహ్మ జ్యేష్ఠం ఉపాసతే విజ్ఞానం బ్రహ్మచేత్వేద తస్మాత్ చేత్న ప్రమాద్యతి శరీరే పాప్మనో హిత్వా సర్వాన్ కామాన్ సమశ్నుత ఇతి తస్య ఏష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య విజ్ఞానమే లోకల్లో సర్వయజ్ఞముల రూపము దాల్చినదే ఉన్నది. సర్వకర్మలకు తనువు విజ్ఞానమే, బుద్ధియే. సమస్తమునకు మొదటిది విజ్ఞానమే అని, విజ్ఞానమే బ్రహ్మము అని ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఉపాసిస్తున్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ. అన్నిటికన్నా శ్రేష్టమైన బ్రహ్మతత్వముగా విజ్ఞానము ఉపాసించబడుచున్నది. సృష్టికి ప్రప్రథమ అభిమాని అగు బ్రహ్మదేవతలలో శ్రేష్ఠుడుగా ఉపాసించబడుచున్నారు. ఆయన యొక్క విజ్ఞానమయ స్వరూపమే ఈ సృష్టి. ఎవ్వరే సర్వజీవులలోని ప్రజ్ఞయే బ్రహ్మము అని ఎరిగి ఉపాసిస్తూ ప్రజ్ఞానము కేవల ప్రజ్ఞ ను బ్రహ్మముగా దర్శించటమునందు ప్రమాదము పొందరో వారు దేహభావము సంబంధితమైన సర్వదోషముల నుండి విడివడినవారుగుచున్నారు. అట్టివారు సర్వకోరికలను సిద్ధింపజేసుకోగలరు. విజ్ఞానమయ పురుషుడు మనోమయ పురుషుని ఉనికి స్థానము, మనోపురుషునిలోని ఆత్మ. రెండూ తస్మాత్ వా ఏతస్మాత్ విజ్ఞానమయత్ అన్యో అంతరా ఆత్మ ఆనందమేహ తేనేష పూర్ణ తేన ఏష పూర్ణ సవా ఏష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధః తస్య ప్రియమేవ శిరః మోదో దక్షిణః పక్షః ప్రమోద ఉత్తరః పక్షః ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్ఛం ప్రతిష్ట తదపి ఏష శ్లోకో భవతి. ఐదు ఆనందమయత్మ. అట్టి విజ్ఞానమయ పురుషుని నుండి అద్దానికి వేరైనట్టి ఆనందమయ పురుషుడు విజ్ఞానమయ శరీరుని పూర్ణముగా చేయుచున్నట్టివాడు. విజ్ఞానమయత్మ యొక్క మూల వస్తువు జననస్థానము ఆనందమయ పురుషుడు. విజ్ఞానమయ పురుషత్వమునకు ఆనందము పురుషకారమయ్యున్నది. ఆనందమయ ఆత్మపురుషుడే విజ్ఞానమునకు యజమాని. అట్టి ఆనందమయ పురుషకారము ఈ విధంగా అన్వయించుకోబడుచున్నది. ప్రేమ ప్రియము ఆ ఆనందమయాత్మ యొక్క శిరస్సు. సంతోషము మోదము దక్షిణపక్షము, ప్రమోదము ఆనందము ఉత్తరపక్షము, ఆత్మానందము బ్రహ్మానందము ఆత్మ. బ్రహ్మమే ఆధారము. ఈ విధంగా ఆనందమయాత్మ గురించి గానము చేయబడుచున్నది, స్తుతించబడుతోంది. రెండవ అధ్యాయము ఆనందవల్లి. ఆరవ అనువాకము అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేద్వేద సంతమేనం తతో విదురుతి తస్యేష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య అథాతోను ప్రశ్న ఉతా విద్వానమం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. మూడు ఫోర్ ప్రొలోంగింగ్ ద వోవల్ ఇన్ ద ఫోర్మ్ అ. ఆహో విద్వానమం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతావ్ శోకామేత బహుశ్యాం ప్రజాయేతి స తపోతప్యత స తపస్తప్త్వా ఇదసర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ తదను ప్రవిశ్య సచ్చత్యచ్చాభవత్ నిరుక్తం చానిరుక్తం చ నిలేనం చానిలేనం చ విజ్ఞానం చావిజ్ఞానం చ సత్యం చానూతం చ సత్యమభవత్ యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి. ఒకటి ఇతి షష్ఠోనువాకః. ఒకటి అసత్ ఏవ అపన్నేవ సభవతి అసత్ బ్రహ్మ ఇతి వేద చేత్ అస్తి బ్రహ్మేతి చేత్ వేద సంతమేనం తతో విదురుతి తస్య ఏష ఏవ శరీర ఆత్మ యః పూర్వస్య అథాతో అనుప్రశ్నాః ఉత అవిద్వాన్ అముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. ఉ. మూడు అహో విద్వాన్, అముం లోకం ప్రేత్య. కొందరు ఇట్లా అనవచ్చు, సర్వాంతర్యామి అయిన పరమాత్మగాని సర్వమునకు వేరే సర్వము స్వస్వరూపత్మగాని లేవు. వారు ఆత్మతిరస్కారులు, అనగా బ్రహ్మము లేదు అను దృష్టిచే భావనచే అట్టివాడు అసత్గా లేనివాడుగానే తనను తాను దర్శిస్తున్నాడు. నేను లేను అను అభిప్రాయము ఆశ్రయించువాడుగుచున్నాడు. అసత్వాదులు నేనే లేను అనుచున్నవారుగుచున్నారు. బ్రహ్మము ఉన్నది అను భావనచే అట్టివాడు తనను తాను సత్స్వరూప బ్రహ్మముగానే ఎరుగుచున్నాడు. ప్రజ్ఞానమునకు పూర్వమే గల ఆనందమయ సత్స్వరూపుడై ప్రకాశిస్తున్నాడు. శరీరమే ఆత్మ నేను అనుకొనువాడు శరీరానంతరము ఉంటాడా? ఇక ఇప్పుడు కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానములు చెప్పుకుందాము. ఆత్మ గురించి లేక బ్రహ్మము గురించి తెలుసుకొననట్టి అవిద్వాంసుడు ప్రేత్య మరణానంతరము మూత్రలోకమును పరమాత్మం పరబ్రహ్మమునను బ్రహ్మజ్ఞాని అగు విద్వాంసుని వలె పొందుతాడా? పొందడా? బ్రహ్మమును ఎరిగిన విద్వాంసుడు మాత్రమే పరబ్రహ్మమును పొందుచున్నాడా? రెండు, కశ్చిత్ సమస్నుత. మూడు, ఉ ఆహా ఓహో సో అకామేత బహుశ్యాం ప్రజాయేతి స తపో అతప్యత స తపః తప్త్వా ఇదం సర్వం అసృజత యత్ ఇదం కించ తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. పై ప్రశ్నలకు సమాధానము, బ్రహ్మము బహుశ్యాం ప్రజాయేతి. ఆహా ఓహో, నేను అనేక రూపములుగా అగుదునుగాక అని బ్రహ్మము లేక ఆత్మ స్వయంగా తలచినది. ఆ బ్రహ్మము లేక పరమాత్మ తాను అనేక రూపములుగా అగుటకే తపన పొందింది, అనగా తపస్సు చేసింది. తన తపస్సు ద్వారా తనయందు అప్పుడు ఈ సమస్తము అయినట్టి జగత్తును ఒకడు స్వప్నము కల్పించుకొను తీరుగా సృష్టించుకొనుచున్నది. తనయందు ఏ సృష్టిని సృష్టించుకున్నదో అద్దానియందు కల తనదేనవాడు తానే ద్రష్టగా ప్రవేశించు విధంగా తానే అనుప్రావిశత్ ఆశ్రయించి ప్రవేశించి తను కల్పించుకొనిన దానియందు తానే ద్రష్టగా ఆగుచున్నది. ఆ తదనంతరము బద్ధుడుగా కూడా ఆగుచున్నది. మూడు, తత్ అనుప్రవిశ్య అనుప్రవిశ్చ సచ్చ త్యచ్చ అభవత్ సచ్చత్యచ్చభవత్ నిరుక్తం చ అనిరుక్తం చ నిలేనం చ అనిలేనం చ విజ్ఞానం చ అవిజ్ఞానం చ సత్యం చ అనృతం చ సత్యం అభవత్ యత్ ఇదం కిం చ తత్ సత్యం ఇతి ఆచక్షతే తదపి ఏష శ్లోకో భవతి. ఆత్మ లేక బ్రహ్మము సర్వదా యథాతథమే. అట్లై కూడా తన ఊహ కల్పన సృష్టియందు తాను ప్రవేశించి అద్దానియందు సత్వత్యత్ మూర్త అమూర్త రూపములుగా కూడా అయినది. స్వప్నము ముగేగానే స్వప్నములో ఉన్నవన్నీ లేనివి అవుతాయి. కాని స్వప్నము తనదేనవాడు లేకుండా పోడు కదా. మూర్తములు పంచభూతములు, అమూర్త మనోబుద్ధి చిత్త అహంకారములు మొదలైనవి బ్రహ్మము తన కల్పన ఊహ సృష్టిలో. నిరుక్తము దేశకాలబద్ధము, అనిరుక్తము దేశకాలావ్యతిరిక్తము, నిలయము స్థానమునలయము కలది, అనిలయము చోటులేనిది, విజ్ఞాతము సర్వము ఎరుగునది, అవిజ్ఞాతము తెలియనట్టిది, సత్యము ఉనికి కలిగినది, అసత్యము కల్పన, చేతనము కదలినవి, అచేతనము జడము. ఇవన్నీ సద్వస్తువు అగు బ్రహ్మమే తన కల్పనయందు కల్పించుకొని ఆస్వాదించుచున్నదని సత్యద్రష్టలగు ఆత్మజ్ఞులు ప్రకటించుచున్నారు. ఇంకా కూడా ఇట్లా చెప్పుచున్నారు, స్తుతిస్తున్నారు. రెండవ అధ్యాయము ఆనందవల్లి, ఏడవ అనువాకము అభయప్రతిష్ఠ. అసగ్వా ఇదమగ్ర ఆసీత్ తతో వై సదజయత తదాత్మాన స్వయముకృత తస్మాత్ తత్సుకృతముచ్యత ఇతి యద్వై తత్సుకృతం రసో వై సహ రసగ్భ్యేవాయం లబ్ధ్వానందీ భవతి కో హేవాన్యత్ కః ప్రాణ్యత్ యదేష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హేవానందయతి యదా హేవష ఏతస్మిన్న దృశ్యనాత్మ్యే నిరుక్తే నిలయనే భయం ప్రతిష్టాం విందతే అథ సో భయం గతో భవతి యదా హేవష ఏతస్మిన్న ధర్మంతరం కురుతే అథ తస్య భయం భవతి తత్వేవ భయం విదుషో మన్వానస్య తదప్యేష శ్లోకో భవతి ఒకటి ఇతి సప్తమోనువాకః ఒకటి అసత్వా ఇదం అగ్ర ఆసీత్ తతో వై సత్ అజయత తత్ ఆత్మానం స్వయం అకురుత తస్మాత్ తత్ సుకృతం ఉచ్యత ఇతి యద్వై తత్ సుకృతం రసో వై సహ రసం హి ఏవ అయం లబ్ధ్వా ఆనందీ భవతి కోహి కరిహి ఏవ అన్యాత్ అన్యత్ కః ప్రాణ్యాత్ యత్ ఏష ఆకాశ ఆనందో న స్యాత్ ఏష హి ఏవ ఆనందయతి ఇంద్రియములకు అనుభవమై ప్రాప్తిస్తూ సత్రూపమై కనిపిస్తున్న ఈ దృశ్యము మొట్టమొదట అవ్యాకృతమై అనెగ్జిబిటివ్ అవ్యవహారికమై అప్రదర్శితమయ్యున్నది. జాగ్రత్ సందర్భంలో స్వప్న చైతన్యము వలె ఒక గొప్ప గాయకుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు అతని గానకళ వలె అసత్ రూపమున ఉన్నది. ఒకనొకప్పుడు సత్ప్రదర్శన రూపము దాల్చినదై సంప్రదర్శితమగుచున్నది. అట్టి అవ్యాకృత పరబ్రహ్మము తనకు తానే స్వయముగా ఈ సత్రూప ఉనికి రూప ప్రపంచముగా అగుచున్నది. అందుచేత ఇదంతా స్వయంకృతము స్వయంకల్పితము అని చెప్పబడుచున్నది. ప్రతిజీవుడు వాస్తవానికి కేవలుడై సందర్శనములను కల్పించుకొని ఆస్వాదిస్తున్నాడు. ఈ సర్వము పరబ్రహ్మము యొక్క రసస్వరూపము ద ఆర్టిస్టిక్ ఫీచర్ ఫోర్మ్ ఆఫ్ డివినిటీ అగుచున్నది. స్వీయ రసరూపమగు ఈ జగత్తును సుకృతముగా రచించుకొని పరబ్రహ్మము లేక పరమాత్మ దృశ్యత్వము పొందుచు ప్రియరూపమగు ప్రాణము స్వశక్తితో కూడి ఆనందించుచున్నది. రెండు యదాహి ఏవైష ఏతస్మిన్ ఆ నా దృశ్య అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథసో అభయం గతో భవతి యదాహి ఏవ ఏష ఏతస్మిన్ ను ఉదరం అంతరం కురుతే అథ తస్య భయం భవతి తత్వేవ భయం విదుషో అమన్వానస్య తదపి ఏష శ్లోకో భవతి. పరబ్రహ్మము తన స్వీయ కల్పన అగు జీవుడు ఎక్స్పీరియన్స గా అయి అట్టి కల్పనయే అగు జగత్ కల్పనారూప స్వీయ సృష్టియందు సంచరిస్తూ అట్టి కల్పనలో కనిపించే తదితరులలో ఒకడై ఉంటున్నది. ఇది నా కల్పన అనబడు స్వీయ కల్పన కర్తృత్వమును కల్పనకు కర్తయగు పరబ్రహ్మత్వమును ఏమరుస్తున్నది. ఎప్పుడైతే ఈ జీవుడు కంటికి కనబడనట్టి జీవాత్మత్వరహితమైనట్టి వికారరహితమైనట్టి నిరాధారమైనట్టి పరబ్రహ్మత్వమునందు ప్రతిష్ఠితుడవుతాడో అప్పుడు అభయస్థానమగు పరమాత్మగా అగుచున్నాడు, అభయస్వరూపుడగుచున్నాడు. జీవుడు ఇండివిడ్యువల్ యూనిట్ సేన్స్ అనుస్థితిని ఆత్మ ఆల్పర్విడిన్ యూనిట్ సేన్స్ ఆక్రమించి వేస్తున్నాడు. పరమాత్మనగు నాయందు జీవాత్మ ఆ జీవాత్మానుభవమగు జగత్తు నా కల్పన చేతనే ఉన్నాయి. కానున్నది ఏమరచి ఇదంతా మరొకరి కల్పన. నేను ఇందులో ప్రవేశించాను, ఈ తదితర జీవులు వేరు, నేను వేరు, నావి వేరు అనే అంతరము భేదమును ఆశ్రయిస్తేనో తస్య భయం భవతి. భయము వచ్చి పడుతోంది. ఒకానొకడు తత్వశాస్త్రం యొక్క ఆకలింపునందు బోధించుటయందు గొప్ప విదుషుడు అయి ఉండి కూడా పరబ్రహ్మస్వరూపుడనగు నాకు ఈ జీవుడు జగత్తులు తదితర జీవులు అభిన్నము అనునది ఆశ్రయించకపోతేనో భయము వీడదు, అభయము సిద్ధించదు. ఇది బ్రహ్మజ్యుల గానము. ఆత్మగురించి తెలుసుకుంటే చాలదు, ఆత్మయే తానే ఉండాలి. 2వ అధ్యాయము ఆనందవల్లి 8వ అనువాకము. బ్రహ్మానందమీమాంస భీషాస్మాద్వతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ ముత్యుర్ధావతి పంచమ ఇతి సైషానందస్య మీమాంస భవతి. 1. భీష అస్మాత్ వాతః పవతే భీషో ఉదేతి సూర్యః భీష అస్మాత్ అగ్నిశ్చ ఇంద్రశ్చ మృత్యః ధావతి పంచమ ఇతి స ఏష ఆనందస్య మీమాంస భవతి. పరబ్రహ్మము నుండే మనమంతా జనించి ఉనికిని కలిగి ఉన్నాము. అట్టి పరబ్రహ్మము యొక్క సంకల్పము సిద్ధింపజేస్తున్న శ్రద్ధ భయములతో వాయువు ఈ విశ్వమంతా వీచుచున్నది. తాను కలిగియున్న భీష భయము చేతనే సూర్యుడు దినదినము తూర్పున ఉదయిస్తున్నారు. అట్టి భయముచేతనే అగ్ని వస్తువులను జ్వలింపజేయటము, ఇంద్రుడు త్రిలోకములను పాలించటము కూడా. 5వదుగు మృత్యువు మార్పు చేర్పులను నిర్వర్తిస్తున్నది అందుచేతనే. ఇక ఇప్పుడు ఆత్మానందము లేక బ్రహ్మానందము గురించి మీమాంస విచారణ చేయుచున్నాము. యువా స్యాత్ సాధు యువాధ్యాయక ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుష ఆనందః ఆనందో బ్రహ్మ. 2. యువ అస్యాత్ సాధు యువ అధ్యాయకః ఆశిష్ఠో దృఢిష్ఠో బలిష్ఠః తస్య ఇయం పృథివీ సర్వ విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుష ఆనందః శ్రోత్రియస్య చ కామహతస్య బ్రహ్మాహం ఆనందము. మానుష్యానందము ఒక యౌవన దార్ఢ్యము కలవాడు, సాధుగుణములు కలవాడు, వేదములను అధ్యయనము చేయుచున్నవాడు, భోగములను అనుభవిస్తూ దృఢమైన బలమైన శరీరము కలిగి ఉన్నవాడు, భూమిపై గల సర్వభోగమునచ సంపదలచే పరిపూర్ణుడు అయి ఉంటే అది ఒక మానుషానందముతో సమానము. అట్టి ఆనందమును ఒక శ్రోత్రియుడు సర్వకోరికలను త్యజించి కోరికలచే హతడు కానివాడు పొందుచున్నాడు. తే శతం మానుష ఆనందాః 1. స ఏకో మనుష్యగంధర్వాణమానంద శ్రోత్రియస్య చాకామహతస్య 3. తే శతం మానుష ఆనందాః స ఏకో మనుష్యగంధర్వాణం ఆనందః శ్రోత్రియస్య చాకామహతస్య. మనుష్యగంధర్వుల ఆనందము అట్టి మానుష్యానందములు 100 సంఖ్యలు 100 టైమ్స్ అయితే అట్టిది ఒక మనుష్యగంధర్వానందము. శ్రోత్రియుడు కామములన్నీ హరించిపోయినట్టివాడు ఈ ఆనందమును ఇక్కడే పొందుచున్నాడు. తే శతం మనుష్యగంధర్వాణమానంద స ఏకో దేవగంధర్వాణమానంద శ్రోత్రియస్య చాకామహతస్య. 4. తే శతం మనుష్యగంధర్వాణం ఆనందాః స ఏకో దేవగంధర్వాణం ఆనందః శ్రోత్రియస్య చాకామహతస్య. అటువంటి మనుష్యగంధర్వానందములు 100 లభిస్తే అది ఒక దేవగంధర్వానందముతో సమానము. శ్రోత్రియుడు కామములు జయించినవాడు అది ఇక్కడే పొందుచున్నాడు. అకామహతస్య సర్వకామములు తనయందు హరింపజేసుకున్నవాడు. తే శతం దేవగంధర్వాణమానంద స ఏకః పితృణాం చిరలోకలోకానామానంద శ్రోత్రియస్య చాకామహతస్య. ఐదు తేయే శతం దేవగంధర్వాణ ఆనంద స ఏక పితృనాం చిరలోకలోకానాం ఆనంద శ్రోత్రియస్య చ ఆకామహతస్య దేవగంధర్వానందములు ఒక నూరు ఒక చోటికి చేరితే అది చిరలోకులు అగు పితృలోకవాసుల ఆనందముతో సమానము. వేదములు చెప్పు భక్తి జ్ఞాన వైరాగ్య సర్వసమర్పణ మార్గములో సర్వకామములు జయించినట్టి దాటివేసినట్టి శ్రోత్రియుడు అది ఇప్పుడే పొందుచున్నాడు. తేయే శతం పితృణాం చిరలోకలోకానమానంద స ఏక ఆజానజానాం దేవానమానంద రెండు శ్రోత్రియస్య చాకామహతస్య ఆరు తేయే శతం పితృణాం చిరలోక లోకానాం ఆనంద స ఏక అజానజానాం దేవానాం ఆనంద శ్రోత్రియస్య చ అకామహతస్య అట్టి చిరలోకము అనబడే పితృలోకానందము పితరులు పొందు ఆనందము నకు నూరు రెట్లుగా అజానజానుడు స్మార్తకర్మల విశేష ఆచరణముచే దేవలోకము చేరినవాడు పొందుచున్న ఆనందము. కామముచే హతుడు కానట్టి శ్రోత్రియుడు అట్టి ఆనందమును ఈహమందే పొందుచున్నాడు. తేయే శతం ఆజానజానాం దేవానమానందాః స ఏకః కర్మదేవానాం దేవానమానందః యే కర్మణా దేవాన పియంతి శ్రోత్రియస్య చాకామహతస్య ఏడు తేయే శతం అజానజానాం దేవానాం ఆనందాః స ఏకః కర్మదేవానాం దేవానాం ఆనందః యే కర్మణా దేవాన పియంతి శ్రోత్రియస్య చ అకామహతస్య అట్టి స్మార్తకర్మల విశేషానందముచే అజానజానదేవత ఆనందమునకు నూరు అంతలు యజ్ఞయగకర్మలు నిర్వర్తించిన కర్మదేవలోకములోని కర్మదేవానందము ఒక్కటి అగుచున్నది. కామములన్నీ త్యజించిన శ్రోత్రియుడు శృతుల ఉద్దేశ్యము గ్రహించినవాడు అట్టి ఆనందము పొందుచున్నాడు. తేయే శతం కర్మదేవానాం దేవానమానందాః స ఏకో దేవానమానందః శ్రోత్రియస్య చాకామహతస్య ఎనిమిది తేయే శతం కర్మదేవానాం దేవానాం ఆనందాః స ఏకో దేవానాం ఆనందః శ్రోత్రియస్య చ అకామహతస్య అట్టి కర్మదేవతానందములు ఒక నూరు ఒక చోటికి చేరినప్పుడు దేవలోకములో జనించిన దేవత యొక్క ఒక దివ్య దేవానందముతో సమానము. అకామకామేగు శ్రోత్రియుడు సిత్యర్థములు ఎరిగినవాడు అట్టి ఆనందము పొందుచున్నాడు. తేయే శతం దేవానమానందాః స ఏక ఇంద్రస్యానందః మూడు శ్రోత్రియస్య చాకామహతస్య తొమ్మిది తేయే శతం దేవానా ఆనందాః స ఏక ఇంద్రస్య ఆనందః శ్రోత్రియస్య చ అకామహతస్య అట్టి దేవతానందమునకు నూరు అంతలు దేవలోక ప్రభువగు ఒక ఇంద్రుని ఆనందముతో సమానము. శ్రోత్రియుడగు అకామి అద్దానిని పొందుచున్నాడు. తేయే శతమింద్రస్యానంద స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య చాకామహతస్య పది తేయే శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతయః ఆనందః శ్రోత్రియస్య చ అకామహతస్య అట్టి ఇంద్రుని ఆనందమునకు నూరు రెట్లు ఒక బృహస్పతి ఆనందము. శృతులు ఎరిగిన శ్రోత్రియుడు సర్వకామములు జయించినప్పుడు అట్టి ఆనందము ఇక్కడే పొందుచున్నారు. తేయే శతం బృహస్పతేరానంద స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య చాకామహతస్య పదకొండు తేయే శతం బృహస్పతయః ఆనందాః స ఏకః ప్రజాపతే ఆనందః శ్రోత్రియస్య చ అకామహతస్య అట్టి బృహస్పతి ఆనందమునకు నూరు అంతలు జీవసృష్టికారకుడగు ప్రజాపతి ఆనందము ఒక్కటి అగుచున్నది. శ్రోత్రియుడగు అకామి అద్దానిని ఇక్కడే పొందుచున్నాడు. తేయే శతం ప్రజాపతేరానంద స ఏకో బ్రహ్మణ ఆనంద శ్రోత్రియస్య చాకామహతస్య 4:12 తేయే శతం ప్రజాపతేయః ఆనందాః స ఏకో బ్రహ్మణ ఆనందః శ్రోత్రియస్య చాకామహతస్య. అట్టి విరాట్ పురుషుడు సర్వజీవులు నాదేహములోని వారే అని ఎరిగి ఆస్వాదించు ప్రజాపతి ఆనందమునకు 100 అంతలు బ్రహ్మదేవుని ఆనందము. సర్వకామములను దాటివేసిన శ్రోత్రియుడు అది పొందుచున్నాడు. స యశ్చాయం పురుషే యశ్చ సవాదిత్యే స ఏకః 13 స యశ్చ అయం పురుషే యశ్చ ఆసావాదిత్యే స ఏకః. ఈ జీవునియందు వేంచేసియున్న పరమాత్మ, సూర్యునియందు వేంచేసియున్న పరమాత్మ ఏకస్వరూపులే, ఏక పరమాత్మయే. సయ ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రామతి ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రామతి ఏతం మనోమయమాత్మానముపసంక్రామతి ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రామతి ఏతమానదమయమాత్మానముపసంక్రామతి తదప్యేష శ్లోకో భవతి. 5 ఇత్యష్టమోనువాక. 14 సయ ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రామతి ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రామతి ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రామతి ఏతం విజ్ఞానమయ ఆత్మానం ఉపసంక్రామతి ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రామతి తత్ అపి ఏష శ్లోకో భవతి. ఎవడైతే ఈ విధముగా పరమాత్మ గురించి సమం సర్వేషు భూతేషు అని తెలుసుకుంటాడో అతడు ఈ లోక పరిమిత దృష్టుల నుండి విడివడి అన్నమయాత్మ స్వరూపధారుడు అగుచున్నాడు, అన్నమయాత్మను పొందుచున్నాడు. సర్వభౌతిక ఆకారములు తనవిగా స్వాత్మానుభావనను పొంది ఆనందిస్తున్నాడు. అతడు ఇంకా ప్రాణమయ ఆత్మానందమును పొంది సర్వజీవుల ప్రాణస్వరూపుడగుచున్నాడు. మనోమయ ఆత్మానంద స్వరూపుడై సర్వజీవులలోని మనోరూపాత్మగా ప్రకాశించుచున్నాడు. విజ్ఞానమయత్మ స్వరూపుడై సర్వదేహములలోని విజ్ఞానమయత్వమును సంతరించుకొనుచున్నాడు. అతడు ఇంకా కూడా ఆనందమయ ఆత్మత్వము సంతరించుకొనుచున్నాడు. సర్వకామములు జయించి శృతులు చెప్పు ఆత్మతత్వమును పునికిపుచ్చుకొనుచున్నాడు. ఆత్మయే తానేయున్నవాని ఆనందమునకు హద్దులు లేవు. ఈ విషయం ఇంకా ఇట్లా ప్రకటించబడుతోంది. 2 అధ్యాయము ఆనందవల్లి 9 అనువాకము. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఏతంహ వావ న తపతి కిమహం సాధు నాకరవం కిమహం పాపమకరవమితి. సయ ఏవం విద్వానేతే ఆత్మాన స్పృణుతే ఉభే హే వైష ఏతే ఆత్మాన స్పృణుతే య ఏవం వేద. ఇత్యుపనిషత్ 1. ఇతి 9వ అనువాకః. ఇతి బ్రహ్మానందవల్లి సమాప్త. 1. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కుతశ్చనేతి ఏతం హవావ న తపతి కిం అహం సాధు నాకరవం కిమహం పాపం అకరవమితి. సయ ఏవం విద్వాన్ ఏతే ఆత్మానం స్పృణుతే ఉభే హి ఏ వైష ఏతే ఆత్మానం స్పృణుతే య ఏవం వేద. ఇత్యుపనిషత్. ఇతి ఆనందవల్లి బ్రహ్మానందవల్లి. ద్వితీయోధ్యాయః సమాప్తః. ఏ పరబ్రహ్మమును వాక్కు మనస్సు వర్ణించలేక ప్రకటించలేక అలసి సొలసి వెనుకకు మరలుచున్నాయో అట్టి ఆనంద బ్రహ్మమును బుద్ధితో తెలుసుకున్నవాడు ఇక దేనివలన కూడా భయమును పొందడు. అట్టివాడు ఆత్మను ఎరిగినవాడై ఆత్మత్వము సంతరించుకుంటూ, అయ్యో, ఈ సాధుకర్మలు చేయలేకపోయానే, ఆ సాధు పాప కర్మలు చేశానే, ఇట్లా అను తపనను మొదలంట్లా త్యజించివేస్తాడు. సర్వసందేహాలు పటాపంచలేపోతాయి. ఎవడు ఆత్మత్వమును పుణికిపుచ్చుకోవటమును ప్రవృద్ధపరచుకుంటాడో అతడే విద్వాంసుడు. ఆత్మను ఎరిగినవాడు ఇటు ఇహత్వమును అటు పరత్వమును ఏకం చేసి ఆత్మబలము సమృద్ధపరచుకొనుచున్నాడు. ఆత్మానందమును బ్రహ్మానందమును పుణికిపుచ్చుకొనుచున్నాడు. ఇతి ఉపనిషత్. ఆనందవల్లి బ్రహ్మానందవల్లి 2వ అధ్యాయము సమాప్తము. ఉత్తర శాంతి పాఠః. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవాహై, తేజస్వినావధీతమస్తు. మా విద్విషావహై. ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. బ్రహ్మానందవల్లి ముఖ్య వ్యాఖ్యః. బ్రహ్మవిత్ ఇదమయం, ఇదం ఏకవింశతః 21. అన్నాత్ అన్నరసమయాత్, అన్నాత్ ప్రాణో వ్యానో, అపాన ఆకాశః పృథివీ. పుచ్ఛం షడ్వింశతః 26. ప్రాణం యజుర్రక్, సామ ఆదేశో అథర్వ, అంగిరసః పుచ్ఛం. ద్వావింశతః 22. యతః శ్రద్ధర్తం సత్యం, యోగో మహో అష్టాదశ 18. విజ్ఞానం ప్రియం మోదః, ప్రమోద ఆనందో బ్రహ్మ. పుచ్ఛం ద్వావింశతః 22. రసత్ షోడశ 16. అసత్ ఏవ అథ అష్టావింశతి 28. అసత్ షోడశ 16. భీష అస్మాత్ మానుషో, మనుష్యగంధర్వాణాం దేవగంధర్వాణాం, పితృణాం చిరలోకానాం అజానజానాం కర్మదేవానాం, యే కర్మణా దేవానాం. ఇంద్రస్య బృహస్పతయః ప్రజాపతయః బ్రహ్మణః, సయశ్చ సంక్రామయితి. ఏకం పంచాశత్ 51. యతః కుతశ్చన, ఏక ఏకాదశ 9. 119. బ్రహ్మవిత్ 9. ఆనందవల్లి సమాప్తం. ఓం సహనావవతు. శాంతిపాఠము. బ్రహ్మవేత్త ఇక్కడి 21 తత్వములను తన ఆత్మస్వరూపములో నింపివేసి ఉంచుచున్నారు. భౌతికంగా కనిపించేదంతా అన్నమయమయ్యున్నది. అట్టి అన్నమయత్మ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన సప్రాణములు పీఠముగా ఉన్నది. షడ్వింశతః 26 తత్వములు తనేందు కలిగి ఉన్నది. అట్టి ప్రాణము యజుర్వేదము ఋగ్వేదము సామవేదము అథర్వణ వేదము ఆదేశము అంగిరసము పీఠముగా కలిగి ఉన్నది. ద్వావింశతః 22 ఆ ప్రాణాత్మ మనస్సునందు ఆసీనమయ్యున్నది. శ్రద్ధ సత్యము యోగము ఇవి మనస్సు యొక్క మహత్లక్షణములు. అష్టాదశ 18 మహత్లక్షణములు. అట్టి మనోమయ పురుషాత్మ విజ్ఞాన పురుషుని పీఠముగా కలిగి ఉన్నది. విజ్ఞానాత్మ మోదము ప్రమోదము ఆనందములను ఆసీనముగా కలిగియున్నది. ఆనందమునకు బ్రహ్మమే ఆసీన స్థానం. ద్వావింశతః 22 అసత్ నిర్విషయమగు ఆత్మ నుండి సత్రూప దృశ్యము ప్రదర్శితమగుచున్నది. అష్టావింశతి 28 తత్వములు ఆత్మయే. షోడశ 16 రసతత్వములు ఆత్మయే. అసత్తులో గల సత్తే ఇదంతా. సత్తు సర్వదా సత్తే. ఉనికియే ఇక అసత్తో లేనిది అనియే కదా. ఆత్మభగవానుని పట్ల భయముతో ఆత్మ సంకల్పమునకులోనే సర్వము ప్రవర్తిస్తోంది. ఆత్మ అనబడు సంకల్పించువాని సంకల్ప చమత్కారమే ఇదంతా. మానుష మనుష్య గంధర్వ దేవగంధర్వ చెరులోక పితృ అజానజాన కర్మదేవత త్రిదేవత ఇంద్ర బృహస్పతి ప్రజాపతి బ్రహ్మదేవాది ఆనందములన్నీ ఆత్మానందము యొక్క కించిత్ తేజో కిరణములు. ఏక పంచాశత్ 51 తత్వములు ఆత్మయే. అవన్నీ ఏకమగు అఖండానంద స్వరూప విభవములే. ఏకాదశ 119 తత్వములు ఆత్మయే. ఆత్మమేవాహం ఆత్మత్వమేవ ఇదం ఆత్మయేవ ఇతి బ్రహ్మానందవల్లి పునశ్చరణం.